42 భూమ్యాకర్షణ సిద్ధాంతం. ఇక్కడ వాల్మీకి మహర్షి వ్రాసిన చిన్ని శ్లోకం ఒకటి ఈనాటి మన భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కొంచెం పరామర్శిస్తోంది. భూమికి ఆకర్షణ శక్తి ఉందనే సిద్ధాంతం అధునాతన విజ్ఞాన శాస్త్రం కనిపెట్టిన నూతన సిద్ధాంతమని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి రాసిన ఒక శ్లోకంలో ఆ ప్రసక్తి వచ్చింది. ఆ శ్లోకమేమంటే అస్వాతంత్ర్యాత్ ప్రధావంతి పదార్థా సర్వ ఏవయత్ బ్రహ్మాడే పార్థివో భాగః తదధస్తుర్ధ్వమన్యథా ఊట్ ప్రడొట్స ముప్పే శ్లో 11. ఈ శ్లోకం మామూలు సాహిత్య దృష్టితో చూస్తే ఏమీ అన్వయం కాదు, ఎందుకంటే దీంట్లో గురుత్వ సిద్ధాంత ప్రసక్తి ఉందని వెంటనే అర్థం కాదు. వ్యాఖ్యాత ఆనందబోధేంద్ర సరస్వతి దీన్ని చక్కగా వివరించారు. ఆయన ఏమన్నారంటే, వాస్తవంగా కింద దిక్కు అనేది లేనే లేదనుకుంటే చెట్టు మీదినుంచి రాలిన పండు కిందికే పడుతుంది అని నియమం ఎలా కుదురుతుంది అని ఒకడు ప్రశ్నించాడనుకోండి. దాన్ని బట్టి కింద దిక్కు అనేది ఒకటి వాస్తవంగా ఉంది, దాన్ని చెట్టుమీది పండు గుర్తించగలుగుతోంది అన్నాడనుకోండి. దాంట్లో తప్పేముంది? తప్పుంది. ఎలాగంటే, ప్రతి వస్తువులోనూ గురుత్వము అనే గుణం ఒకటే ఉంది. గురుత్వం అంటే ఏమిటి? బరువు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది కాదు. ప్రతి పదార్థానికి తన యొక్క అంశలను ఆకర్షించే శక్తి ఒకటి ఉంది, దాని పేరే గురుత్వము. ప్రతి ఇంద్రియము తనకు సంబంధించిన శబ్దాది గుణాలను ఆకర్షించుకోగలదు. అలాగే పృథివ్యాది పంచభూతాలు కూడా తమ తమ అంశలను తాము ఆకర్షించుకోగలవు. ఇదే గురుత్వము. ఈనాటి ఆధునిక విజ్ఞానం ప్రతి అణువు మరొక అణువును ఆకర్షిస్తుందని లేదా వికర్షిస్తుందని చెబుతోంది. పరమాణువులో ఉన్న అణుఖండాలకు కూడా ఆకర్షణ వికర్షణలు ఉన్నాయని చెబుతోంది. ఆల్సర్ 52. ఇప్పుడు వాల్మీకి మహర్షి ప్రస్తావించిన గురుత్వ సిద్ధాంతంలో ఈ మాటలు లేవుగాని భూతాలు వాటి అంశలు అని ఉంది. అంశలు అంటే అణువులు, అణుఖండాలు అని మనం తేలికగా అర్థం చేసుకోగలం. దృష్టితో చూసినప్పుడు ఆనాటి గురుత్వ సిద్ధాంతం ఈనాటి భూమ్యాకర్షణ సిద్ధాంతానికి, అణ్వాకర్షణ సిద్ధాంతానికి ఎంత దగ్గరగా ఉందో మనం అర్థం చేసుకోగలం. ఇక మన చెట్టు కాయ చర్చలోకి పోదాం. చెట్టుమీది కాయ భూమిలోని ఒక అంశ, అందుచేత భూమిలోని గురుత్వగుణం ఆ కాయను ఆకర్షిస్తోంది. అందువల్ల భూమి ఎటుంటే కాయ అటు వస్తుంది. అంతేగాని కింది దిక్కు అని తెలిసి కాయ కిందికి రాదు. లోకంలో కూడా ఇది కింది దిక్కు అని ఒక దిక్కుకు బోర్డు వేసి పెట్టడం కుదరదు. దీనికి వాల్మీకి మహర్షి ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. ఈ ఉదాహరణనే తరువాత సూర్య సిద్ధాంత గ్రంథకర్త కూడా స్వీకరించాడు. ఈ భూమిని ఒక బంతి అనుకుందాం. దీని చుట్టూతా వందల కొద్దీ చీమలు అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయనుకోండి. అప్పుడు ఏ చీమ కింద ఉన్నట్టు, ఏ చీమ పైన ఉన్నట్టు ఎవ్వరూ తేల్చి చెప్పలేరు. ఎక్కడిక్కడ ఏ చీమకు ఆ చీమకు దాని కాళ్ళు ఉన్న దిక్కు కింద దిక్కు, దాని వీపు ఉన్న దిక్కు పై దిక్కు, ఇంతే మనం చెప్పగలిగింది. కనుక ఎవ్వరికీ కూడా ఈ దిక్కు ఇదే అని నిర్ణయించి చెప్పడం సాధ్యం కాదు. ఆఫ్ రామ, ప్రతి బ్రహ్మాండము ఎంత బరువు ఉందంటావు? దాని చుట్టూ ఉన్న నీటి ఆవరణ ఎంత బరువు ఉందంటావు? కింది దిక్కనేది ఒకటి ఖాయంగా ఉన్నట్లయితే చెట్టుమీది పండు రాలినట్లుగా ఈ బ్రహ్మాండాలు, ఈ నీళ్లు రాలి ఆ కింది దిక్కు వెంట పడిపోవాలి. అలా జరుగుతోందా? జరగటం లేదు. జరగదు. ఎందుకంటే కింది దిక్కనేదే లేదు. ఈ బ్రహ్మాండం మొత్తం కలిపి మరో బ్రహ్మాండంలో అంశం కాదు. అందువల్ల ఇది దేని గురుత్వాకర్షణకు లోను కాదు. కనుక ఈ బ్రహ్మాండం ఎటూ కదలదు. రామ, ఈ విధంగా ఈ బాహ్య ప్రపంచంలోనే వాస్తవమైన దిగ్విభాగం లేదు. కనుక దీనికి అధిష్టానమైన ఆ పరమాత్మలో దిగ్విభాగం ఉండవలసిన అవసరం లేదు. రామ, అదిగాక బ్రహ్మాండాలన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని బ్రహ్మాండాల్లో జీవులుంటారు, కొన్ని బ్రహ్మాండాల్లో చెట్లే ఉంటాయి, కొన్ని బ్రహ్మాండాలు కేవలం శూన్యంగా ఉంటాయి, కొన్ని బ్రహ్మాండాల్లో నామరూప వికారాలు కూడా ఉండవు. కొన్నిటికి బ్రహ్మ సృష్టికర్త, కొన్నిటికి విష్ణువు సృష్టికర్త, ఇలా రకరకాల దేవతలు సృష్టించిన బ్రహ్మాండాలు మరికొన్ని. ఇలా బ్రహ్మాండాలు ఎన్ని రకాలు ఉన్నాయో లెక్క తేల్చి చెప్పడం బ్రహ్మ విష్ణు రుద్రుల తరంకూడా కాదు. ప్రత్యేకస్యాడగోళశయ స్థిత కటక రత్నవత్ భూతాకృష్టి కరోభావ పార్థివ స్వస్వభావత ముప్పే శ్లో 32. ఈ శ్లోకంలో వశిష్ఠ మహర్షి మరో వైజ్ఞానిక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. దీంట్లో ఆకర్షణ సిద్ధాంతాన్ని సూటిగా ప్రస్తావించటాన్ని మనం గమనించవచ్చు. భూతాకృష్టికరో భావ అంటే పంచభూతాలకు ఉండే ఆకర్షణ శక్తి అని అర్థం. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక మంచి ప్రశ్న లేవదీశాడు. ఏమనంటే, ప్రతి బ్రహ్మాండంలోనూ పంచభూతాలున్నాయి, అక్కడి దాకా ఎందుకు? మన భూమిలోనే ఉన్నాయి. ఇవి ఒకదానికి ఒకటి శత్రువులు. ఒక భూతం మరో భూతాన్ని ఎందుకు నాశనం చేయటం లేదు? నిప్పు ప్రక్కనున్న నీటిని ఆవిరి చేసేయాలి, నీరు మట్టిగడ్డను కరిగించేయాలి, గాలి వీటన్నింటినీ దూరానికి విసిరేయాలి. అయినా అలా ఎందుకు జరగటం లేదు? ఈ ప్రశ్నకు ఆయనే సమాధానం చెబుతున్నాడు. రామ, కటకరత్నవత్ గుండ్రని బంగారపు గాజు ఉంది, దాని చుట్టూతా రత్నాలు పడిపోకుండా ఎవరు పట్టుకుంటున్నారు? బంగారంలో ఉండే శక్తే పట్టుకుంటోంది. అలాగే భూతాకృష్టికరో భావః ఆయసర్వ్ 53. భూత పంచభూతాలను ఆకృష్టికరః ఆకర్షణ చేసేటటువంటి భావః ఒకానో శక్తి ఈ పంచభూతాలను పొదిగిన రాళ్లలాగా దేని హద్దుల్లో దాన్ని నిలబెడుతోంది. అందుకే ఏ బ్రహ్మాండమూ పంచభూతాల విరోధం వల్ల కూలిపోవటం లేదు. వశిష్ఠ మహర్షి ఈ విధంగా ప్రసంగవశాత్తుగా బ్రహ్మాండాల యొక్క వైశాల్యాన్ని, పంచభూతాల ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రస్తావించి మళ్లీ అసలు విషయంలోకి ప్రవేశిస్తూ ఇలా అన్నాడు. రామ, ఇంతకు చెప్పవచ్చిందేమంటే, ఇన్ని రకాల విచిత్ర బ్రహ్మాండాలున్నా వీటిలోగాని వీటికి అధిష్టానమైన పరమాత్మలోగాని దిగ్విభాగం ఉండే అవకాశం లేదు. ఇంతకు మనం ఎక్కడించి వచ్చామంటే, లీలాదేవి బ్రహ్మాండపు పైకప్పు దగ్గరకు వెళ్లి అక్కడి ఉత్తరం పక్కన ఒక దారిని చూసిందని చెప్పేసరికి చిదాకాశంలో దిక్కులుంటాయా అనే ప్రశ్న వచ్చింది. దానిమీద ఇంత చర్చ జరిగింది. ఇక కథలోకి వెళితే, బ్రహ్మాండం చిట్టచివర పంచభూత ఆవరణలపైన పరిశుద్ధ చిదాకాశంలోకి ప్రవేశించిన లీలా సరస్వతులు ఇంకా ముందుకు నడిచారు. అక్కడ వారికి చాలా బ్రహ్మాండాలు కనిపించాయి. వాటిల్లో ఒకానొక బ్రహ్మాండంలోకి ఇద్దరూ ప్రవేశించారు. అది పద్మరాజు ఉండిన బ్రహ్మాండం. ఆ లీలా సరస్వతులిద్దరూ ఆ బ్రహ్మాండంలో క్రమంగా భూమి దగ్గరకు వచ్చి పద్మరాజు అంతఃపురంలోకి ప్రవేశించారు. అక్కడ పూలరాశిలో పద్ముడి శవం ఉంది, దాని పక్కన సమాధిలో ఉన్న లీల ఉంది. ఆ పక్కన పరివారజనులు నిద్ర రాక ఇబ్బంది పడుతూ కూర్చొని ఉన్నారు. ఈ పరిస్థితి చూసిన లీలకు మరణించి ఉన్న తన భర్తగారి మనస్సులో ఇప్పుడు ఉన్న సంకల్ప సంసారంలోకి, అంటే ఆయనగారి యొక్క సంకల్పమయమైన బ్రహ్మాండంలోకి ప్రవేశించాలనే వింత కోరిక కలిగింది. వెంటనే లీలా సరస్వతులిద్దరూ పద్మరాజ బ్రహ్మాండ కటాహాన్ని చీల్చుకొని మరో కొత్త బ్రహ్మాండంలోకి ప్రవేశించారు. అక్కడకూడా కొండలు, నదులు, సముద్రాలు, ఆకాశము, లోకాలు అన్నీ కనిపించాయి. వెతుక్కుంటూ ముందుకు వెళ్లగా అంతకుముందు సమాధిలో తాను చూసిన భర్తగారి నూతన రాజ్యం లీలకు కనిపించింది.